ఏ శ్రీరామ్ శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణంలో లక్ష్మణస్వామికి సుమిత్రామాత రాముడిని దశరథునిగా భావించు అంటూ చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇది అద్భుతమైనటువంటిది అని కూడా అనుకున్నాం. సుమిత్ర ఆ పాత్ర కూడా అంత గొప్పది, అలాగే బ్రహ్మదేవుడికి కూడా చెందుతుంది ఈ గొప్పతనం. మచ్చందా దేవతే బ్రహ్మన్ అంటారు ఆయన. నా అభిప్రాయం ప్రకారంగానే నీకు ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, నేను నీకు అవరమిస్తూ ఉన్నాను. సరస్వతి కూడా అలాగే పలుకుతుంది అన్నారు కనుక పదములు కూడా అలాగే వచ్చినవి అని అనుకోవచ్చు. అలాగే బ్రహ్మదేవుడు, సరస్వతి, సుమిత్ర, కవి అయినటువంటి వాల్మీకి, అలాగే వ్యాఖ్యాత అయినటువంటి ఆచార్య గోవిందరాజులు, మరి ఎంత గొప్ప విషయం ఇది. నిజంగా ఇన్ని అర్థాలని వచ్చేటటువంటి పదప్రయోగము, వారి వారి భావములు ఎలా ఎంత లోతుగా ఉన్నవో, రచనలు పదములు వాటిని అవగాహన చేసుకునేటటువంటి వ్యాఖ్యాతలు, మరి ఇంతమంది ఇలా ఉన్నటువంటి ఈ విజ్ఞానము లేదా ఆ సాహిత్య భాండాగారము, మరి మనము ఎంతమందిమి దీన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కాలమంతా వెళ్ళిపోతూ ఉన్నది. ఏవేవో రామాయణము అని అంటే సామాన్యులకు అవసరం లేదనుకోండి, కానీ రామాయణం చెప్పేవారికి కూడా మరి ఇటువంటి విషయాలని తెలుసుకోవాలి అనేటటువంటిది కూడా మరి అనిపించదేమో. ఏదో కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వారి వారి కావ్యాలని వారు అలా చదువుకుంటూ గొప్పగా చెప్పుకుంటారు, చెప్పుకోవచ్చు. కానీ వాల్మీకి అద్భుతమైనటువంటి రచన కనుక అలా చెప్పిందా తల్లి. ఇక తరువాత తతస్సుమంత్ర కాకుస్థం ప్రాంజలిర్ వాక్యమబ్రవీత్ వినీతో వినయజ్ఞశ్చ మాతలిహి వాసవం యథ. తతః ఇక తరువాత సుమంత్రుడు అంటూ ఉన్నాడు, ప్రాంజలిహి నమస్కరించి రెండు చేతులు జోడించి రామునితో అంటూ ఉన్నాడు, మాతలిహి వాసవం యథ అంటే ఇంద్రుతో మాతలి సారథి మాతలి ఇంద్రునికి ఎలా అంటాడో అలా అంటూ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప ఉపమానాలు కూడా గొప్పవి కనుక అలా ఆయన చెప్పాడు. రథమారోహ భద్రంతే రాజపుత్ర మహాయశః క్షిప్రం త్వా ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి. రామాను ఎప్పుడు ఎక్కడ తీసుకుని వెళ్ళమని చెబుతావో అక్కడికి తీసుకుపోతానయ్యా రథాన్ని. కనుక రాజపుత్ర నువ్వేం సందేహించకు, నేను పెద్దవాడినని నీవు చిన్నవాడివని అనుకోకు, ఆజ్ఞాపించు అంటూ ఉన్నాడు సుమంత్రుడు. చతుర్దశి వర్షాణి వస్తవ్యాని వనేత్వయ తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యాసి చోదిత. అయ్యా నీవు 14 సంవత్సరాలు నీ మాట వింటా, నేను నీవెక్కడికి చెబితే అక్కడికి వస్తా అని చెప్పాడు. తమ్రథం సూర్య సంకాశం సీతాహృష్టేన చేతస ఆరురోహ వరారోహ కృత్వాలంకారం ఆత్మనః. సూర్య సంకాశమైనటువంటిదట రథము, ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. సీత సంతోషంతోనే ఎక్కింది ఆ రథాన్ని, చెయ్యి అందించాడు రాముడు, ఆమె పైకి ఎక్కింది. అధోజ్వలన సంకాశం చామీకర విభూషితం తమారురుహతు తూర్ణం భర్తరౌ రామలక్ష్మణౌ. ఆ తర్వాత ఎక్కారు, ముందు చేతమ్మనే ఎక్కించారు, ఆ తర్వాత రామలక్ష్మణులిద్దరూ కూడా ఎక్కారు అన్నమాట. అది కూడా చెబుతూ ఉన్నాడు చూడండి వాల్మీకి, ఒక దర్శకునిలాగా. ఒక సినిమాలు ఇవి తీసుకునే వాళ్ళకి స్క్రిప్ట్ కూడా ఈయనే రాసి ఇచ్చినట్లుగా చెబుతూ ఉంటాడు వాల్మీకి. అంత గొప్ప రచన మరి. వనవాసం హి సంఖ్యాయ వనవాసాన్సి ఆభరణాని చ భర్తారు మనుగచ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ. ఇక వనవాసంలో 14 సంవత్సరాలకి సరిపోయినటువంటి ఆభరణములు, అలాగే వస్త్రములు కూడా శ్వశురహ మామగారు అయిన దశరథ చక్రవర్తి ఇచ్చాడు. 14 సంవత్సరాల కంటే ఏదో మనలాగా ఇప్పటిలాగానో రోజుకు ఒక చీర కట్టేసి తీసేయటం కాదు కదా. ఆ కాలంలో వస్త్రములు అనేవి విలువ కలిగి ఉండేవి, అవి రోజు రోజుకి తీసేసేవి కాదు, చాలా తక్కువ ఉంటాయి. ఏదో మనకి వీటిల్లో వేస్తుంటారు రేట్లో, కార్టూన్లోను కానీ, లేకపోతే ఇంకా కొంతమంది మహాతల్లులు రామాయణాలకు రాశారు. ఆ బొమ్మలు వేసేవాళ్ళు లక్ష్మణస్వామి వీపు మీద పెద్ద మూట వేసుకున్నట్లుగా, అంత ఏమీ ఉండదు. సామాన్యమైనటువంటివి ఏవో కొన్ని చీరలు అలా ఇచ్చాడు ఆయన. అవి సరిపోతాయి వాళ్ళకి 14 ఏళ్ళకి కూడా. తథైవ ఆయుధ జాలాని భ్రాతృభ్యాం కవచాని చ, ఇక సోదరులకి కవచములు ఆయుధములు. రథోపస్థే ప్రతిజ్ఞస్య సచర్మ కఠినంచ తత్తు, ఆ పిడి ఉన్నటువంటి కత్తులు అలాగే తవ్వేటటువంటివి ఆ పలుగులు మొదలైనవి ఏవో అవి ఒక పెద్ద గంపలో పెట్టి పెట్టారట ఆ రథం మీద. సీతా తృతీయానారూఢాన్ దృష్ట్వా ధృష్టమచోదయత్ సుమంత్ర సమ్మతాన్ అశ్వాన్ వాయువేగ సమాన్జవే, ఇక సుమంత్రుడు అదిలించాడు వాటిని, ఇక వాయువేగంతో అవి లేచినీయ గుర్రాలు, వాటికి ఆనందంగానే ఉన్నది. అంటే రాముడిని వహించటం ఆనందం అంతేకాని అడవులకు వెళ్ళటం ఆనందం కాదు. అలా అశ్వములు ప్రతి ఆతే మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవ నగరే మూర్ఛ బలమూర్ఛ జనశ్చ, అది ఒకరోజు ఆ రోజన్నమాట మొదలైపోయింది వనవాసానికి. అందరికీ కూడా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. అంతఃపురం అంతా గొల్లుమన్నది, అయోధ్య అంతా కూడా మూర్ఛ అంటే ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం జనమంతా కూడా. తత్ సమాకుల సంభ్రాంతం మత్త సంకుపిత ద్వీపం హయసింజిత నిర్ఘోషం పురమాసీన్ మహాస్వనం, ఆకులం చెందిపోయింది అంత, ఆహాకారములు లేచిపోయినాయి. అయ్యో అయ్యో ఏమిటిది ఈ స్థితి, ఏమిటి ఈ దశ ఏమిటి అని అంటూ మనుషులే కాదు ఏనుగులు, శత్రుంజయమనేటటువంటి ఏనుగుకి కోపం వచ్చిందట, ఘీంకారములు చేస్తూ ఉంది, తన మీద అధిరోహించలేదు రాముడని. ఇంకా మిగిలినటువంటి గుర్రములు ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఘోషలు చేస్తూ ఉన్నాయి. తతస్స బాల వృద్ధ సా పురి పరమపీడిత, ఇక బాలులు వృద్ధులు ఇక వాళ్ళు కూడా వచ్చారు అని అంటే, ఇక యువతులు యువకులు వచ్చారని ఇంకా వేరే చెప్పవసరం లేదు కదా. వాళ్ళందరూ కూడా పీడింపబడి రామమేవ అభిదుద్రావ, రాముని వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. ఘర్మార్త సలిలం యథా, ఎలా పరిగెత్తుతున్నారంటే దాహార్తుడు నీటి కోసం వెళ్ళినట్లుగా. మంచినీళ్ళు అయినటువంటి వాడు ఏ వేసవకాలం ఎడారుల్లో చలివేంద్రం ఎక్కడన్నా ఉంటే చల్లని నీరు దొరుకుతుందని ఎలా పరుగులు తీస్తారో అలా పరుగులు తీస్తూ ఉన్నారు రాముని వెంట. పార్శ్వత పృష్ఠతశ్చాపి లంబమానా తదున్ముఖా బాష్పూర్ణముఖా సర్వే తమోచుర్భృష నిశ్వనాహ, అందరూ కూడా దుఃఖంతో పరుగులు తీస్తూ సుమంత్రుడిని బ్రతిమాలుతూ ఉన్నారట. ఓ సుమంత్రుడా నీవే, మా పాలి దైవం సుమా, ఇప్పుడు శనైశ్శనై మెల్లమెల్లగా పనివయ్యా, నువ్వు పరుగులు తీయించావు అని అంటే మేము రాలేము కనుక దయచేసి మెల్లగా పని గుర్రాలని, మేము కూడా వస్తూ ఉంటాం వెనక అని వాళ్ళు బ్రతిమాలుతూ ఉన్నారు. అలా బయలుదేరింది రథం. అలా అందరూ కూడా దర్శించి అందరూ దుఃఖపడుతూనే ఉన్నారు. అలా తిష్టతిష్టేతి రాజా చుక్రోశ, నిలువు నిలువు సుమంత్రుడా ఆపవయ్యా నేను వస్తూ ఉన్నాను అని అంటూ దశరథుడు కేకలు వేస్తూ ఉన్నాడట వెనక. యాహి యాహి ఇతి రాఘవ, పని పని అంటూ ఉన్నాడు రాముడు. ఏం చేయాలి సుమంత్రుడు పాపం, సుమంత్రస్య బభూవ ఆత్మ చక్రయోరివచ అంతర, అతని పని చక్రంలాగా అయిపోయింది. అంటే ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా, మరి ఆపాలా లేకపోతే ఏమిటి అని చెప్పి బాధపడుతూ ఆపబోతూ ఉంటే రాముడు అన్నాడట, ఎందుకయ్య ఆపుతావు అంటే, స్వామి మరి చెమ్మాకు రాజుగారు కదా అంటున్నారు, ఏం పర్వాలేదు పోనీ, నా శ్రౌషమితి రాజానం ఉపాలబ్ధోపి వక్షసి, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఏమయ్యా నేను కేకేస్తే ఆపలేదని అంటే నా శ్రౌషం నేను వినలేదు అని చెప్పు, నాకు వినపడలేదు అని చెప్పవయ్యా అని అన్నాడట రాముడు. మరి చూడండి ఏమిటిది ఇది, మరి రాముడు ఈ మాట అనొచ్చా అని చాలామంది అనుకున్నారు, మరి వినలేదని చెప్పొచ్చా వినపడుతూ ఉంటే అని అంటే, వెనక్కి తిరిగి చూస్తే తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా బాధలు మనసు లాగేస్తుంది, కానీ ముందుకే ధర్మము అనేటటువంటిది ఉన్నది ఒకటి, అది ముందుకులా పొమ్మంటూ ఉన్నది, కర్తవ్యం ఉన్నది ముందు, మరి అంతటి ఆ కర్తవ్య నిష్ట రామునికి ఉన్నటువంటి కర్తవ్య నిష్ట గొప్పది ఇక్కడ, అదేమంత పెద్ద అపాచారము కాదు అబద్ధము కాదు అని చెప్పి అన్నటువంటి మహాపురుషులు ఉన్నారు. కనుక ఇది అటువంటిది రాముని యొక్క స్థితి, ధర్మము యందు ఉన్నటువంటి నిష్ట ఎంత గొప్పదో తెలుసుకోండి అంటూ ఉన్నారు. ఇలా నడిచిపోతూ ఉన్నది రథమంతా, వెళ్ళిపోతూ ఉన్నారు వెనక జనమంతా, దుఃఖపడుతూ అలా ఉండిపోయారు ఇక్కడ అంతఃపురం అంతా కూడా. సరే, వారు ముందుకు ధర్మనిష్ట, మనం కూడా వారితో సాగుదాం. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.